నెలయా మలహాలమయాసి బాలలమా వయసే పెరతి దిన సిటియే ఎక్కరాయే సమనలయా మలహాలమయాసి బాలలమా వయసే పెరతి దిన సిటియే ఎక్కయాయి జీవితే కరుణే ీరిసిసేమ సమనలయా ప్రియమూదవసే మలట వసా పనిబీరిసిసేమ సమనలయా ప్రియమూదవసే ఏ మలగావా ఏ పొడిలమయా ఏస వసా సిటియా సమనలయా మలహాలమయాసి బాలలమా వయసే పెరతి దిన సిటియే ఎక్కయాయి జీవితే అరుణే జీవిత అరుణే.